మెదడు చరిత్ర పుస్తకం 8వ భాగం. ఆ విధంగా జీవ నిర్మాణ శాస్త్ర అధ్యయనాల వలన మెదడు కోటానుకోట్ల న్యూరాన్ల జాలం అని అర్థమైంది. న్యూరాన్లు వేరువేరుగా ఉన్నా అవి వాటి తీగలని సారించి ఒకదానినొకటి సంపర్కించుకుంటూ ఒకదానితో ఒకటి సంభాషిస్తూ ఉన్నాయి. బాహ్య ప్రపంచంలో టెలిఫోన్లలో మాట్లాడుతూ ఒకేసారి కోటాను కోట్ల మంది సంభాషించుకున్నట్టు మెదడులో న్యూరాన్లు ఒకేసారి అంత పెద్ద సంఖ్యలో సంభాషణలు కొనసాగిస్తున్నాయి. మెదడు యొక్క నిర్మాణాన్ని సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేయడం వల్ల ఇలాంటి అవగాహన కలిగింది. అయితే కేవలం నిర్మాణం గురించి తెలిస్తే మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం కాదు. మెదడు పనితీరు అర్థం కావాలంటే న్యూరాన్ల రూపురేఖలు తెలిస్తే సరిపోదు. న్యూరాన్లు ఏం చేస్తాయో తెలియాలి, అవి ఏం మాట్లాడుకుంటున్నాయో తెలియాలి. అప్పుడే స్థూల స్థాయిలో మెదడు ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. న్యూరాన్లు ఎలా పనిచేస్తాయో అర్థం కావాలంటే వాటి గురించి అర్థం కావలసిన ప్రాథమిక విషయం ఒకటి ఉంది. న్యూరాన్లు చిన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల లాంటివి. ఈ దృష్టితో న్యూరాన్లను చూడాలంటే జీవశాస్త్రంలో ఓ కొత్త శాఖతో పరిచయం కలిగించుకోవాలి. దాని పేరు విద్యుత్ జీవక్రియాశాస్త్రం. ఆ శాఖ సంగతి ఏమిటో చూద్దాం. విద్యుత్ జీవక్రియాశాస్త్రం అనగా ఎలక్ట్రోఫిజియాలజీ. పాత జీవశాస్త్ర పుస్తకాలు తిరిగేస్తే జీవ పదార్థం అంతా ఓ సంక్లిష్టమైన రసాయనిక వ్యవస్థ అని, అసలు జీవతత్వం రసాయనిక తత్వమని, రసాయనిక చర్యలు తప్ప జీవ పదార్థంలో పెద్దగా ఏమీ లేదన్న తాత్పర్యం కనిపిస్తుంది. కానీ జీవ పదార్థ విషయంలో ఈ దృక్పథానికి పూర్తిగా విరుద్ధమైన దృక్పథం మరొకటి ఉంది. దాని ప్రకారం జీవ వ్యవస్థ కేవలం ఓ విద్యుత్ వ్యవస్థ. జీవశక్తి విద్యుత్ శక్తితో సమానం. ఈ రెండవ దృక్పథాన్ని ఆధారంగా చేసుకుని పనిచేసేదే విద్యుత్ జీవక్రియాశాస్త్రం. 1771లో సుదినాన ఈ విద్యుత్ జీవక్రియాశాస్త్రం ప్రాణం పోసుకుంది. ఆ రోజు ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త లుయూగే గాల్వానీ తన ప్రయోగశాలలో పనిచేసుకుంటున్నాడు. విద్యుదావేశాలకు చెందిన ప్రయోగాలు ఏవో చేసుకుంటున్నాడు. అంతలో పొరపాటున విద్యుదావేశితమైన ఓ కడ్డీని పక్కనే వేలాడదీసిన ఓ కప్ప కాలి యొక్క కండరానికి తాకించాడు. చనిపోయిన ఓ కప్ప కాలు మాత్రం కండరం పైకి కనిపించేలా అక్కడ వేలాడదీసి ఉంది. విద్యుత్ కడ్డీ తాకగానే ఆ కాలు జీవం ఉన్న కాలులా కొట్టుకుంది. గాల్వానీ అదిరిపోయాడు. ప్రాణం లేని కాలిలో చలనం ఎలా సంభవిస్తోంది? తరువాత గాల్వానీ అనుచరుడు ఒకడు కప్ప కాలిలోని సియాటిక్ నరాన్ని విద్యుదావేశితమైన లోహపు కడ్డీతో తాకాడు. ఈసారి కూడా కాలు కొట్టుకుంది. నరాన్ని తాకబోతుండగానే చిటపడ చప్పుడుతో కడ్డీ నుండి నరానికి నిప్పురూపలు ఎగరటం కనిపించింది. ఇంచుమించు అదే కాలంలో గాల్వానీ సహోద్యోగి అయిన అలెగ్జాండ్రో వోల్టా మనకందరికీ తెలిసిన వోల్టాయిక్ దొంతరని రూపొందించాడు. ప్రస్తుతం మన వాడే బ్యాటరీలకి ఈ వోల్టాయిక్ దొంతర ఓ ప్రాచీన ప్రతిరూపం అన్నమాట. వోల్టాయిక్ దొంతరలో ప్రవహించేది విద్యుత్తే. మరి కప్పకాలిని విద్యుదావేశిత కడ్డీతో తాకితే ప్రవహించేది కూడా విద్యుత్తే. అయితే గాల్వానీ ఈ రెండు వేరువేరు రకాల విద్యుత్తు అని అభిప్రాయపడ్డాడు. ఒకటి జీవ పదార్థంలోని విద్యుత్తు, రెండవది జీవరహిత పదార్థంలోని విద్యుత్తు. కానీ వోల్టా అలా అనుకోలేదు. రెండు విద్యుత్తులు ఒకటే అనుకున్నాడు.